కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం బృహస్పతిరకామయత్రుత్మేవాధీరం గచ్చేయం ప్రోధామిది పురహాధీ సహ సేతం ఏతం చతుర్వింశతిరాత్రమవశ్యత్ చతుర్వింశతిరాత్రమిది చతుర్వింశతిరాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తత అతో వై వై తస్మై శ్రుత్ షద్దేవాః దేవా అదధత అదధత అగచ్చత్ అగచ్చత్ పురోధాం క్రోధాంగే క్రోధామితి పురహాధాం ఏవం విద్వాగుంసశ్చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమిది చతుర్వింశతిరాత్రం ఆసతే శ్రుత్ శ్రుతేభ్యో మనుష్యాదే గచ్చంది పురోధాం క్రోధాంజ్యోతిః క్రోధామిది పురహాధాం జ్యోతిర్గౌః గౌరాయుః ఆయుర్హి ఇది త్ర్యహాః ్యహాభవంతి్యహాయ్యహాభవంతీయ్యోతి జ్యోతిరంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయుమాన్ ఇమానేవేకాన్ లోకానభ్యారోహంతిపూర్వం ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాయం లోకమభ్యారోహంతిభ్యారోహంతి సత్రం అభ్యారోహంతి ఆరోహంతి అసత్రం వై వాదోమం ఛందోమం ఛందోమమితి ఛందహామం యఛందోమాః ఛందోమా భవంతి ఛందోమా ఇతి ఛందహామాః భవంతి తేన సత్రం సత్రం దేవతాః దేవతా ఏవ ఏవృష్టైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమై ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామై ఓజో వై వై వీర్యం పృష్టాని పశవ పశవశ్చందోమాః ఛందోమా ఓజసి ఛందోమా ఇతి ఛందహామాః ఓజస్యేవ ఏవ వీర్యే వీర్యే పశుషు ప్రతిష్టంది తిష్టంది బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యాం యంది బృహద్రసుందరాభ్యామితి బృహద్రసుందరాభ్యాం ఇంద్రియం ఇయం వావరసుందరం రసుందరమసౌ రసుందరమితి రసంరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి యంద్యసో అసో అనయో రసో విద్యసో అనయోరేవ ఏవ ప్రతిష్టంది తిష్టంద్యేతే ఏతే వై ఏతే వై యజ్ఞస్యాంజసాయని అంజసాయని శ్రుతి అంజసాయని ఇత్యంజసాయని శ్రుతి తాభ్యాం శ్రుతి ఇది శ్రుతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి యంది చతుర్వింశతిరాత్ర చతుర్వింశతిరాత్రో భవతి చతుర్వింశతిరాత్ర ఇది చతుర్వింశతిరాత్ర భవతి చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసా చతుర్వింశతి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర సువర్గ సంవత్సర ఇది సంవత్సర సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతిష్టంది తిష్టంత్యథో అథో చతుర్వింశత్యక్షరా అథో ఇత్యథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ చతుర్వింశత్యక్షరే చతుర్వింశతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమి బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధతేతి రాత్రౌ అతిరాత్రావభిత అతిరాత్రాతి రాత్రౌ అభితో భవతో బ్రహ్మవర్చసస్య పరిగృహీత్రి బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య పరిగృహీత్యాయి పరిగృహీత్రి యథా వై వై మనుష్యాః మనుష్యా ఏవం ఏవం దేవాః దేవాగ్రే అగ్ర ఆసన్ ఆసంతే తే కామయంత రామయంతావర్ద్యం అవర్ద్యం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్య అపహత్య దైవీ అపహత్యేత్యపహత్య దైవీకం సగుంసదం సగుంసదం గచ్చేమ సగుంసదమితి సంసదం గచ్చేమేతి తదేతం ఏతం చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమపశ్యన్ చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరం తేన తేనాయజంత ఏజంత తతో వై వైతే అవత్యం పాప్మానం పాప్మానం మృత్యం మృత్యుమపహత్య అపహత్య దైవీ అపహత్యేద్యపహత్య దైవీకం సగుంసరం సగుంసరమగచ్చన్ సగుంసరమితి సంసరం అగచ్చన్ ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం ఆసదే వర్త్యం అవర్త్యమేవ ఏవాత్మానం ఆత్మానమవహత్య అవహత్య శ్రియం అవహత్యేత్యవహత్య శ్రియం గచ్చంతి గచ్చంతి శ్రీ శ్రీ హిమనుష్యస్య మనుష్యస్య దైవీ దైవీ సగుంసద్ సగుంసజ్యోతి సగుంసదితి సంసద్ జ్యోతిరతిరాత్ర అతిరాత్రో భవతి అతిరాత్రవేత్యతి రాత్ర భవతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువభాగస్య లోకస్యానుఖ్యాద్యై అనుఖ్యాద్యై పృష్ట్య అనుఖ్యాద్యానుఖ్యాద్యై పృష్ట్య షడః షడహో భవతి షడః ఇది షడ్ అహః భవతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవః సంవత్సరః సంవత్సరస్తం సంవత్సర ఇది సంవత్సరః తమ్ మాసాః మాసార్ధమాసాః అర్ధమాసా ఋతవః అర్ధమాసా ఇత్యర్ధమాసాః ఋతవః ప్రవిశ్య ప్రవిశ్య దైవీం ప్రవిశ్యేతి ప్రవిశ్య దైవీకం సగుంసదం సగుంసదమగచ్చన్ సగుంసదమితి సంసదం అగచ్చన్ ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం ఆసతే సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రవిశ్య ప్రవిశ్య వస్యసీం ప్రవిశ్యేతి ప్రవిశ్య వస్యసీకం సగుంసదం సగుంసదం గచ్చంతి సగుంసదమితి సంసదం గచ్చంతి త్రయః త్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషా అవస్థాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః అవస్థాద్భవంతి భవంతి త్రయః త్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషాః పరస్తాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః పరస్తాత్ త్రయస్త్రిగుంశైః త్రయస్త్రిగుంశైరేవ త్రయస్త్రిగుంశైరిది త్రయః త్రిగుంశైః ఏవోభయతః ఉభయతో అవర్త్యం అవర్త్యం పాప్మానం పాప్మానమపహత్య అపహత్య దైవీం అపహత్యేద్యపహత్య దైవీకం సగుంసదం సగుంసదం మధ్యతః సగుంసదమితి సంసదం మధ్యతో గచ్ఛంతి గచ్ఛంతి పృష్ఠాని పృష్ఠాని హి దైవీ దైవీ సగుంసద్ సగుంసజ్జామి సగుంసదితి సంసద్ జామి వై వా ఏతత్ ఏతత్ కుర్వంతి కుర్వంతి యత్ యత్త్రయః త్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషా అన్వంచః త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః అన్వంచో మధ్యే మధ్యే నిరుక్తః అనిరుక్తో భవతి అనిరుక్త ఇత్యనిహి నిరుక్తః భవతి తేన ఏనాజామి అజామ్యోర్ధ్వాని ఊర్ధ్వాని పృష్ఠాని పృష్ఠాని భవంతి భవంత్యూర్ధ్వాః ఊర్ధ్వాశ్చందోమాః ఛందోమా ఉభాభ్యాం ఛందోమా ఇది ఛందహామాః ఉభాభ్యాగం రూపాభ్యాం రూపాభ్యాగం సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకంగింది యంగసత్రం అసత్రం వై వా ఏతత్ ఏతద్యత్ యదచందోమం అచందోమం యత్ అచందోమమిద్విషందహామం యచ్ఛందోమాః ఛందోమా భవంతి ఛందోమా ఇది ఛందహామాః భవంతి తేన తేన సత్రం సత్రం దేవతాః దేవతా ఏవ ఏవ పృష్ఠైః పృష్ఠైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమైః ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామైః ఓజో వై వై వీర్యం వీర్యం పృష్ఠాని పృష్ఠాని పశవః పశవశ్చందోమాః ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామాః ఓజస్యేవ ఏవ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి త్రయః త్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషా అవస్థాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః అవస్థాద్భవంతి భవంతి త్రయః త్రయస్త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషాః పరస్తాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః పరస్తాన్మధ్యే మధ్యే పృష్ఠాని పృష్ఠాన్యురః పురో వై వై త్రయస్త్రిగుంషాః త్రయస్త్రిగుంషా ఆత్మా త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః ఆత్మా పృష్ఠాని పృష్ఠాన్యాత్మనే ఆత్మన తద్యజమానా శర్మ శర్మ నహ్యంతే నహ్యంతే నాహర్త్యై అనాహర్త్యై బృహద్రసంధరాభ్యాం బృహద్రసంధరాభ్యాయంతి బృహద్రసంధరాభ్యామితి బృహద్రసంధరాభ్యాం ఇంతీయం ఇయం వావ వావరసంధరం రసంధరమసౌ రసంధరమితి రసంధరం అసౌ బృహత్ బృహదాభ్యాం ఆభ్యామే ఏవయంతి యంతిథో అథో అనయో అథో ఇత్యథో అనయోరేవ ఏ ప్రతిష్టంతి తిష్టంతేతే ఏతే వై ఏతేతే వై యజ్ఞాంజసాయని అంజసాయని శృతి అంజసాయనీత్యంజసాయని శృతీతాభ్యాం శృతీతి శృతి తాభ్యామే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఇంది పరాంశో వై వా ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి ఏ అభ్యారోహంతి ఆరోహంతి ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతి ప్రత్యం ఉపయంతేపాయంతి ప్రత్యం షడహో భవతి షడహతి షడ్ భవతి ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యే అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయో లోకయోరుద్ధ్వా రుద్ధ్వో ఉత్తిష్టంతి తిష్టంతి త్రివృత త్రివృతోధి త్రివృత ఇది త్రివృత అధి త్రివృతం త్రివృతముప త్రివృతమిది త్రివృతం ఉపయంతి ఎంతి స్తోమానా స్తోమానాగం సంపత్యై సంపత్యై ప్రభవాయ సంపత్యాది సంపత్యై ప్రభవాయ జ్యోతి ప్రభవాయేతి ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ భవత్యయం అయం వావ వావ సహ స క్షయ క్షయోస్మాద్ అస్మాదేవ ఏవతేన ఏన క్షయాద్ క్షయాన్న నయంతి ఎంతి చతుర్వింశతి రాత్ర చతుర్వింశతి రాత్రో భవతి చతుర్వింశతి రాత్ర ఇది చతుర్వింశతి రాత్ర భవతి చతుర్వింశతి చతుర్వింశతిర్ధమాసా చతుర్వింశతి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర సువర్గ సంవత్సర ఇది సంవత్సర సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంతి తిష్టంత్యథో అథో చతుర్వింశత్యక్షరా అథో ఇంత్యథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ చతుర్వింశత్యక్షరే చతుర్వింశతి అక్షర గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధతేది రాత్రౌ అతిరాత్రావిత అతిరాత్రావిత్తి రాత్రౌ అభితో భవత భవతో బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరిగృహేద్యై బ్రహ్మవర్చసస్యేది బ్రహ్మవర్చసస్య పరిగృహేద్యాది పరిగృహేద్యై రక్షాభి వా ఇయమ్ ఇయమలోమకా అలోమకాసీత్ ఆసీత్ సా కామయత అకామయత ఔషధీభిః ఔషధేభిర్వనస్పతిభిః ఔషధేభిరిత్యోషధేభిః వనస్పతిభిః ప్ర వనస్పతిభిరిది వనస్పతిభిః ప్రజాయేయ జాయేయేతి ఇది సా సైతాః ఏతాస్త్రిగుంశతం త్రిగుంశతం రాత్రీః రాత్రిరపశ్యత్ అపశ్యత్తః తతో వై వరాయం ఇయమోషధేభిః ఔషధేభిర్వనస్పతిభిః ఔషధేభిరిత్యోషధేభిః వనస్పతిభిః ప్ర వనస్పతిభిరిది వనస్పతిభిః ప్రజాయత అజాయత ఏ ప్రజాకామాః ప్రజాకామాః పశుకామాః ప్రజాకామా ఇది ప్రజాకామాః పశుకామా స్యు పశుకామా ఇది పశుకామాః స్యుస్తే తయేతాః ఏతాసీరన్ ఆసీరన్ ప్రైవ ఏ జాయంతే జాయంతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిరియమ్ పశుభిరిది పశుభిః ఇయమ్ వై వా అక్షుధ్యత్ అక్షుధ్యత్ సా సైతాం ఏతాం విరాజం విరాజమపశ్యత్ విరాజమితి వీరాజం అపశ్యత్తాం తామాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వా అన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిద్యన్నాద్యం అవారుంధ అరుంధౌషధీః ఔషధీర్వనస్పతీన్ వనస్పతీన్ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రాజాం పశూంతేన తేనావర్ధత అవర్ధత సా జయమానం జయమానం మహిమానం మహిమానమగచ్చత్ అగచ్చద్యే ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏతా ఏతా ఆసతే ఆసతే విరాజం విరాజమేవ విరాజమితి వీరాజం ఏవాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వర్ధంతే వర్ధంతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్జయమానం పశుభిరితి పశుభిః జయమానం మహిమానం మహిమానం గచ్చంతి గచ్చంతి జ్యోతిః జ్యోతిరితి రాత్రః అతిరాత్రో భవతి అతిరాత్ర ఇత్యతి రాత్రః భవతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై పృష్ఠః అనుఖ్యాత్యానోఖ్యాత్యై పృష్ఠ్య షడహ షడహో భవతి షడహ ఇది షట్ అహ భవతి షట్ షడ్వై ఆ ఋతవ ఋతవ షట్ షట్ పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైః పృష్ఠైరేవ ఏ వర్తూన్ వృతోనన్వారోహంది అన్వారోహం ఋతుభిః అన్వారోహంతేద్యనో ఆరోహంది ఋతుభిః సంవత్సరం ఋతుభిరిద్యుతోభిః సంవత్సరం తే సంవత్సరమితి సంవత్సరం తే సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంది త్రయస్త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశం త్రయస్త్రిపుంశాది త్రయః త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశముప త్రయస్త్రిపుంశమిది త్రయః త్రిపుంశం ఉపయంతి యంతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్తి సంతత్యా అథో సంతత్యా ఇది సంతత్తిః అథో ప్రజాపతిః అథో ఇద్యథో ప్రజాపతిర్వై ప్రజాపతిరిది ప్రజాపతిః వై త్రయస్త్రిపుంశః త్రయస్త్రిపుంశః ప్రజాపతిం త్రయస్త్రిపుంశైరి త్రయః త్రిపుంశః ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతిం ఏవా ఆరభందే రభందే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై త్రిణవః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై త్రిణవో భవతి త్రిణవ ఇది త్రిణవః భవతి విజిత్యై విజిత్యా ఏక విపుంశః విజిత్యా ఇది విజిత్యై ఏక విపుంశో భవతి ఏక విపుంశ ఇత్యేక విపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇద్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్నధతే అధతే ద్రవృత్ త్రివృతజ్ఞిష్ఠుత్ త్రివృతిది త్రివృత్ అగ్నిష్ఠుద్భవతి అగ్నిష్ఠుదిజ్ఞేస్తుత్ భవతి పాప్మానం పాప్మానమేవ ఏవతేన ఏ నమిః యర్దహంతే దహంతే సో అథో తేజ అథో ఇద్యథో తేజో వై వై త్రివృత్ త్రివృత్తేజ త్రివృతిది త్రివృత్ తేజ ఏవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే పంచదశ పంచదశ ఇంద్రస్తోమ పంచదశ ఇది పంచదశ ఇంద్రస్తోమో భవతి ఇంద్రస్తోమ ఇది ఇంద్రస్తోమ భవతి ఇంద్రియం ఇంద్రియమేవ ఏవా అవరుంధతే రుంధతే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన ఏన జాయందే జాయంద ఏక విపుంశః ఏక విపుంశో భవతి ఏక విపుంశ ఇత్యేక విపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే చతుర్విపుంశః చతుర్విపుంశో భవతి చతుర్విపుంశ ఇది చతుః విపుంశః భవతి చతుర్విపుంశతిః చతుర్విపుంశతిరర్ధమాసాః చతుర్విపుంశతిరిది చతుః విపుంశతిః అర్ధమాసా సంవత్సరః అర్ధమాసా ఇత్యర్ధమాసాః సంవత్సర సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరస్ సువర్గః సంవత్సర ఇది సంవత్సరః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోక సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంతిథో అథో ఏష అథో ఇత్యథో ఏష వై వై విశూవాన్ విశూవాన్ విశూవంత విశూవానిది విశూవాన్ విశూవంతో భవంతి విశూవంత ఇది విశూవంత భవంతి ఏం విద్వాగుంస విద్వాగుంస ఏతా ఆసతే ఆసతే చతుర్విపుంశాద్ చతుర్విపుంశాద్ పృష్ఠాని చతుర్విపుంశాది చతుః విపుంశాద్ పృష్ఠాన్యుప ఉపయంతి యంతి సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతాః ప్రతిష్టాయ ఇది ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంది అభ్యారోహంది త్రయస్త్రిపుంశాద్ అభ్యారోహంతేత్యుభి ఆరోహంది త్రయస్త్రిపుంశాత్ త్రయస్త్రిపుంశం త్రయస్త్రిపుంశాది త్రయః త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశముప త్రయస్త్రిపుంశమితి త్రయః త్రిపుంశం ఉపయంతి యంతి త్రయస్త్రిపుంశత్ త్రయస్త్రిపుంశద్వై త్రయస్త్రిపుంశది త్రయః త్రిపుంశత్ వై దేవతాః దేవతా దేవతాసు దేవతాః స్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంది త్రిణవః త్రిణవో భవతి త్రిణవ ఇది త్రిణవః భవతి ఇమే ఇమే వై వై లోకాః లోకాస్త్రిణవ త్రిణవ ఏషు త్రిణవైతి త్రీణవ ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి ద్వౌ వావేక విగుంసౌ ఏక విగుంసౌ భవతః ఏక విగుంసావిత్యేక విగుంసౌ భవతః ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యా అథో ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై అథో రుచం అథో ఇద్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే బహవః బహవ షోడశినః షోడశినో భవంతి భవంతి తస్మాత్ తస్మాద్ బహవః బహవః ప్రజాసు ప్రజాసు వృషాణః ప్రజాస్తి ప్రజాసు వృషాణో యత్ యతేతే ఏతే స్తోమాః స్తోమాభిషక్తాః యతిశక్తా భవంతి యతిశక్తా ఇతి అతిశక్తాః భవంతి తస్మాత్ తస్మాదియమ్ ఇయమోషధీభిః ఔషధేభిర్వనస్పతిభిః ఔషధేభిరిత్యోషధేభిః వనస్పతిభిర్యతిశక్తా వనస్పతిభిరితి వనస్పతిభిః యతిశక్తా యతిషజ్యంతే యతిశక్తేతి వి అతిశక్తా యతిషజ్యంతే ప్రజయాః యతిషజ్యంత ఇతి వి అతిషజ్యంతే ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయాః పశుభిర్యే పశుభిరితి పశుభిః ఏవం ఏవం విద్వాగుంసః విద్వాగుంస ఏతాః ఏతా ఆసతే ఆసతే క్లుప్తాః అక్లుప్తా వై వా ఏతే ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయంతి యంత్యుచ్చావచాన్ ఉచ్చావచాన్ హి స్తోమాన్ స్తోమానుపయంతి ఉపయంతి యత్ ఉపయంతీతి పాయంతి యదేతే ఏత ఊర్ధ్వాః ఊర్ధ్వాః క్లుప్తాః క్లుప్తా స్తోమాః స్తోమా భవంతి భవంతి క్లుప్తాః క్లుప్తా ఏవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయంతి యంత్యుభయోః ఉభయోరేభ్యః ఏభ్యో లోకయోః లోకయోః కల్పతే కల్పతే త్రిగుంసత్ త్రిగుంసదేతాః ఏతాస్త్రిగుంసదక్షరా త్రిగుంసదక్షరా విరాట్ త్రిగుంసదక్షరేతి త్రిగుంసద అక్షరాః విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరంధతే రంధతేతి రాత్రౌ అధిరాత్రావభితః అధిరాత్రావిత్తితి రాత్రౌ అభితో భవతః భవతోన్నాద్యస్య అన్నాద్యస్య పరిగృహేద్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య పరిగృహేద్యా ఇది పరిగృహేద్యై ప్రజాపతిః స్వవర్గం ప్రజాపతిరితి ప్రజాపతిః స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమయీత్ ఐత్తం తమ్ దేవాః ఏవాందసేన ఛందసాను అనుప్రాయంజత అయంజతేన నాత్మవన్ ఆత్మవంతే తయేతాః ఏతాద్వాత్రికంశతం ద్వాత్రికంశతకం రాత్రీః రాత్రీరపశ్యన్ అపశ్యన్ ద్వాత్రికంశదక్షరా ద్వాత్రికంశదక్షరా నుష్టుగ ద్వాత్రికంశదక్షరేది ద్వాత్రికంశదక్షరా అనుష్టురానుష్టుభః అనుష్టుభిత్యనోస్తుగ ఆనుష్టుభః ప్రజాపతిః ఆనుష్టుభైత్యానోస్తుభః ప్రజాపతి స్వేన ప్రజాపతిరితి ప్రజాపతిః స్వేనైవ ఏవ ఛందసా ఛందసా ప్రజాపతిం ప్రజాపతిమాత్వా ప్రజాపతిమిది ప్రజాపతిం ఆత్వాభ్యారుహ్య అభ్యారుహ్య సువర్గం అభ్యారుహ్యేద్యభి ఆరుహ్య సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయే యదేవం ఏవం విద్వాగుంసః విద్వాగుంస ఏతాః ఏతా ఆసతే ఆసతే ద్వాత్రికంశత్ ద్వాత్రికంశదేతాః ఏతాద్వాత్రికంశదక్షరా ద్వాత్రికంశదక్షరా నుష్టుగ ద్వాత్రికంశదక్షరేది ద్వాత్రికంశద అక్షరాః అనుష్టుగానుష్టుభః అనుష్టుగిత్యనోస్తుగ ఆనుష్టుభః ప్రజాపతిః ఆనుష్టుభైత్యానోస్తుభః ప్రజాపతి స్వేన ప్రజాపతిరితి ప్రజాపతిః స్వేనైవ ఏవ ఛందసా ఛందసా ప్రజాపతిం ప్రజాపతిమాప్త్వా ప్రజాపతిమిది ప్రజాపతిం ఆప్త్వా శ్రియం శ్రియం గచ్చంతి గచ్చంతి శ్రీః శ్రీనిః హి మనుష్యస్య మనుష్యస్య సువర్గః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోకో ద్వాత్రికంశత్ ద్వాత్రికంశదేతాః ఏతాద్వాత్రికంశదక్షరా ద్వాత్రికంశదక్షరా నుష్టుగ ద్వాత్రికంశదక్షరేది ద్వాత్రికంశద అక్షరాః అనుష్టుగ్వాగ్ అనుష్టుగిత్యనోస్తుగ వాగనుష్టుప్ అనుష్టుప్ సర్వాః అనుష్టుమిత్యనోస్తుప్ సర్వామేవ ఏవ వాచం వాచమాప్నువంతి ఆప్నువంతి సర్వే సర్వే వాచః వాచో వలికారః అధికారో భవంతి భవంతి సర్వే సర్వే హి శ్రియం శ్రియం గచ్ఛంతి గచ్ఛంతి జ్యోతిః జ్యోతిర్గౌః గౌరాయుః ఆయురిది ఇది త్ర్యహాః త్ర్యః భవంతి త్ర్యహ ఇది త్రీ అహాః భవంతీయం ఇయం వావ వావజ్యోతిః జ్యోతిరంతరిక్షం అంతరిక్షంగో యోరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకానభ్యారోహంది అభ్యారోహంత్యభి పూర్వం అభ్యారోహంతేత్యభి ఆరోహంది అభిపూర్వం త్రిహాః అభిపూర్వమిత్యభి పూర్వం త్రిహా భవంది త్రిహా ఇది త్రి అహాః భవంత్యభి పూర్వం అభిపూర్వమేవ అభిపూర్వమిత్యభి పూర్వం ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాకం లోకమభ్యారోహంది అభ్యారోహంది బృహద్రసంతరాభ్యాం అభ్యారోహంతేత్యభి ఆరోహంది బృహద్రసంతరాభ్యాయంది బృహద్రసంతరాభ్యామిది బృహద్రసంతరాభ్యాం యంతీయం నియం వావ వావరసంతరం రసంతరమసౌ రసంతరమిది రసంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి ఎంత్యథో అథో అనయోః అథో ఇత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతేతే వై ఏతేతే వై యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయని అంజసాయని శృతి అంజసాయని ఇత్యంజసాయని శృతీరాభ్యాం శృతి ఇది శృతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఇంది పరాంచ పరాంచో వై వా ఏతే ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది ఏ అభ్యారోహంతేభి ఆరోహంది ఏ పరాచ పరాచస్త్రిహాన్ త్ర్యహాను భయంది త్ర్యహానితి త్రి అహాన్ ఉభయంది ప్రత్యంగ్ ఉభయంతేద్యుపాయంది ప్రత్యంగ్రహ త్ర్యహో భవతి త్ర్యహ ఇది త్రి అహ భవతి ప్రత్యవరూఢ్యై ప్రత్యవరూఢ్యా అథో ప్రత్యవరూఢ్యా ఇది ప్రతి అవరూఢ్యై అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉభయోర్లోకయోః లోకయోరుద్ధ్వా రుద్ధ్వోత్ ఉత్తిష్ఠంతి తిష్ఠంతి ద్వాత్రికంశద్ ద్వాత్రికంశదేతాః ఏతాస్తాసాం దాసాం యాః యాస్త్రికంశద్ త్రిగంశత్ త్రిగంశదక్షరా త్రిగంశదక్షరా విరాట్ త్రిగంశదక్షరేది త్రిగంశద అక్షరా విరాడన్నం విరాడిది వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడిది వీరాట్ విరాజైవ విరాజేది వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమువ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే ఏ ద్వే ఏ ఇది ద్వే అహోరాత్రే ద్వే ఇది ద్వే అహోరాత్రే ఏవ అహోరాత్రే ఇత్యహ రాత్రే ఏవతే తే ఉభాభ్యాం తే ఇది తే ఉభాభ్యాగం రూపాభ్యాం రూపాభ్యాగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఇంతితి రాత్రౌ అతిరాత్రావభితః అతిరాత్రా విద్యతి రాత్రౌ అభితో భవతః భవతః పరిగృహేద్యై పరిగృహేద్యా ఇది పరిగృహేద్యై ద్వే వావ ద్వే ఇది ద్వే వావదేవ సత్రే దేవసత్రే ద్వాదశాః దేవసత్రే ఇది దేవసత్రే ద్వాదశాశ్చ ద్వాదశాః ఇది ద్వాదశాహః చైవ ఏవ త్రయస్త్రిగుంశదః త్రయస్త్రిగుంశదశ్చ త్రయస్త్రిగుంశదః ఇది త్రయస్త్రిగుంశద్ అహః చయే యలేవం ఏవం విద్వాగుంసః విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదః త్రయస్త్రిగుంశదహమాసతే త్రయస్త్రిగుంశదహమిది త్రయస్త్రిగుంశద్ అహం ఆసతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాద్ ఏవ దేవతాః దేవత అభ్యారోహంది అభ్యారోహంది యథా అభ్యారోహంతేత్యభి ఆరోహంది యథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ అభ్యారూఢ కామయతే అభ్యారూఢ ఇత్యభి ఆరూఢ కామయతే తథా కరోతి కరోతి యది యద్యవవిధ్యతి అవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతీత్యవావిధ్యతి పాపీయాన్ భవతి భవతి యది యది నావవిధ్యతి అవవిధ్యతి సదృంగ్ అవవిధ్యతీత్యవావిధ్యతి సదృంగ్యే సదృంగితి సాదృంగ్ య ఏవం ఏవం విద్వాగుంసః విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదహం త్రయస్త్రిగుంశదహమాసతే త్రయస్త్రిగుంశదహమిది త్రయస్త్రిగుంశద్ అహం ఆసతేవి పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆవర్తందే వర్తందే అహర్భాజ అహర్భాజో వై అహర్భాజైర్జహర్భాజ వా ఏతాః ఏతా దేవాః దేవా అగ్రే అగ్రహా ఆహరన్ అహరన్నహ అహరేకః ఏకో భజత అభజతాహ అహరేకః ఏకస్తాభిః తాభిర్వై వైతే తే ప్రవాహుగ ప్రవాహుగార్ధ్వమన్ ప్రవాహుగిరి ప్రవాహుగ ఆర్ధ్వమనయే యదేవం ఏవం విద్వాగుంసః విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదహం త్రయస్త్రిగుంశదహమాసతే త్రయస్త్రిగుంశదహమిది త్రయస్త్రిగుంశద్ అహం ఆసతే సర్వే సర్వ ఏవ ప్రవాహుగ ప్రవాహుగృధ్వమంది ప్రవాహుకి ప్రావాహుక గృధ్వమంది సర్వే సర్వే గ్రామణీయం గ్రామణీయం రామణీయమిది గ్రామణీయం ప్రాప్నువంది ఆప్నువంది పంచాహా పంచాహా భవంది పంచాహా ఇది పంచాహా భవంతి పంచ పంచ వై వా ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది సో అథో పంచాక్షర అథో విద్యథో పంచాక్షరా పంక్తి పంచాక్షరేది పంచాక్షర పంక్తి పాంత పాంతో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవా అవరుంధతే రుంధతే త్రీణి త్రీణ్యాశ్విని ఆశ్వినాని భవంతి భవంతి త్రయ త్రయమే ఇమే లోకా లోకా ఏషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంతి తిష్టంత్యథో అథో త్రీణి అథో విద్యథో త్రీణి వై వై యజ్ఞస్య యజ్ఞస్యేంద్రియాణి ఇంద్రియాణి తాని తాన్యేవ ఏవావ అవరుంధతే రుంధతే విశ్వజిత్ విశ్వజిద్భవతి విశ్వజిదితి విశ్వజిత్ అవద్యన్నాద్యస్య అన్నాద్యస్యావృద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యై సర్వపృష్ట అవరుద్ధ్యాద్యవరుద్ధ్యై సర్వపృష్టో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యై వాక్ అభిజిత్యాభిజిత్యై వాగ్ వై వై ద్వాదశాహ ద్వాదశాహోయత్ ద్వాదశాహ ఇది ద్వాదశాహ యత్ పురస్తాత్ పురస్తాద్వాదశాహం ద్వాదశాహముపేయు ద్వాదశాహమిది ద్వాదశాహ ఉపేయురనాప్తాం ఉపేయురిత్యుపాయు అనాప్తాం వాచం వాచముప ఉపేయు ఈయురుపదాసు ఉపదాసుకైషాం ఉపదాసుకేత్యుపాదాసుకా ఏషాం వాక్ వాక్ స్యాత్ స్యాదుపరిష్టాత్ ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహముప ద్వాదశాహమిది ద్వాదశ అహం ఉపయంతి యంత్యాప్తాం ఆప్తామేవ ఏక వాచం వాచముప ఉపయంతి యంతి తస్మాత్ తస్మాదుపరిష్టాత్ ఉపరిష్టాద్వాచా వాచా వదామః వదామోవాంతరం అవాంతరం వై అవాంతరమిత్యవాంతరం వై దశరాత్రేణ దశరాత్రేణ ప్రజాపతిః దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజాయితి ప్రజాః అసృజత యత్ యద్దశరాత్రః దశరాత్రో భవతి దశరాత్రైతి దశరాత్రః భవతి ప్రజాః ప్రజా ఏవ ప్రజాయితి ప్రజాః ఏవ తత్ తద్యజమానాః యజమానాః సృజంతే సృజంత ఏతాం ఏతాగం హవై వా ఉదంక ఉదంక శౌల్బాయన శౌల్బాయన సత్రస్యర్థిం రద్ధిమువాచ ఉవాచయత్ యద్దశరాత్ర దశరాత్రో యత్ దశరాత్రైతి దశరాత్ర యద్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్రైతి దశరాత్ర భవతి సత్రస్య సత్రస్యర్థ్యై రద్ధ్యా అథో అథో యత్ అథో ఇత్యథో యదేవ ఏవ పూర్వేషు పూర్వేష్వహస్సు అహస్సు విలోమ అహస్విత్యహహాసు విలోమ క్రియతే విలోమేది విలోమ క్రియతే తస్య తస్యైవ ఏవైషా ఏషా శాంతిః శాంతిర్ద్వినీకాః ద్వినీకా వై వినీకా ఇది ద్వి అనీకాః వా ఏతాః ఏతా రాత్రయః రాత్రయో యజమానాః యజమానా విశ్వజిత్ విశ్వజిత్ సహ విశ్వజిదితి విశ్వజిత్ సహ అతిరాత్రేణ అతిరాత్రేణ పూర్వాః అతిరాత్రేణేత్యది రాత్రేణ పూర్వా షోడశ షోడశ సహ సహాతిరాత్రేణ అతిరాత్రేణోత్తరాః అతిరాత్రేణేత్యది రాత్రేణ ఉత్తరా షోడశ ఉత్తరా ఇత్యుదతరాః షోడశ ఏవం విద్వాగుంసః విద్వాగుంసస్త్రయస్త్రిగుంశదహం త్రయస్త్రిగుంశదహమాసతే త్రయస్త్రిగుంశదహమిది త్రయస్త్రిగుంశదహం ఆసత ఆ ఐషాం ఏషాం వినీకా వినీకా ప్రజా వినీకేది ద్వి అనీకా ప్రజా జాయతే జాయతి ప్రజా జాయతేది రాత్రౌ అతిరాత్రావభితః అతిరాత్రావిత్యది రాత్రౌ అభితో భవతః భవతః పరిగృహేద్ది పరిగృహేద్యాది పరిగృహేద్యై ఆదిత్యా కామయంత అకామయంత సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమియామ ఇయామేతి ఇది తే సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకన్న న ప్రజానన్ అజానన్న న సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమాయన్ ఆయందే తదేతాం ఏతకం షట్కం షద్రాత్రం షట్కం షద్రాత్రం అపశ్యన్ షట్కం షద్రాత్రమిది షట్కం షద్రాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన తేనాయజంత అయజంత తో వై వై తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం ప్రజానన్ అజానన్ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయే ఏం విద్వాగుంస విద్వాగుంస షట్రిగుంషద్రాత్రం షట్రిగుంషద్రాత్రమాసతే షట్రిగుంషద్రాత్రమితి షట్రిగుంసతే రాత్రం ఆసతే సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏ లోకం లోకం ప్రజానంతి జానంతి సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంతి యంతి జ్యోతి జ్యోతిరతి రాత్ర అతిరాత్రో భవతి అతిరాత్రీ రాత్ర భవతి జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్తాద్ పురస్తాద్దే దే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై షడహా అనుఖ్యాత్యానుఖ్యాత్యై షడహా భవంతే షడహా ఇది షడ్ అహా భవంతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది చత్వారః చత్వారో భవంతి భవంతి చతస్రః తతస్రో దిశః దిశో దిక్షు దిక్ష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది అసత్రం అసత్రం వై వా ఏతద్ ఏతద్యత్ యదశందోమం అశందోమం యత్ అశందోమమిత్యశందహామం యచ్ఛందోమాః శందోమా భవంతి శందోమా ఇది శందహామాః భవంతి తేన తేన సత్రం సత్రం దేవతాః దేవతా ఏవ ఏవ పృష్టైః పృష్టైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమైః ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామైః ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవః పశవశ్చందోమాః ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామాః ఓజస్యేవ ఏ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది షట్రిగుంషద్రాత్ర షట్రిగుంషద్రాత్రో భవతి షట్రిగుంషద్రాత్ర ఇది షట్రిగుంషద్రాత్ర భవతి షట్రిగుంషదక్షరా షట్రిగుంషదక్షరా బృహతి షట్రిగుంషదక్షరే షట్రిగుంషదక్షరా బృహతి వార్హతాః వార్హతాః పశవః పశవో బృహత్యా బృహత్యైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధతే రుంధతే బృహతి బృహతి ఛందసా ఛందసా స్వారాజ్యం స్వారాజ్యమాశ్రుత స్వారాజ్యమిది స్వారాజ్యం ఆశ్రుతాశ్నోరే అశ్నోరే స్వారాజ్యం స్వారాజ్యే స్వారాజ్యమిది స్వారాజ్యం ఏం విద్వాగుంస విద్వాగుంస షట్రిగుంషద్రాత్రం షట్రిగుంషద్రాత్రమాసతే షట్రిగుంషద్రాత్రమిది షట్రిగుంషతే రాత్రం ఆసతే సువర్గం సువర్గమేవ స్వర్గమితి సువహాగం ఏ లోకం లోకం యంది ఎందుది రాత్రౌ అతిరాత్రావభిదః అతిరాత్రావిద్యతి రాత్రౌ అభిదో భవతః భవతః సువర్గస్య స్వర్గస్య లోకస్య స్వర్గస్యేతి సువహాగస్య లోకస్య పరిగృహీత్యై పరిగృహీద్యాయుజి పరిగృహీద్యై అశిష్టో హతపుత్రః హతపుత్రో కామయత హతపుత్ర ఇది హతపుత్రః అకామయత విందేజ విందేజ ప్రజాం ప్రజాభి ప్రజాభి ప్రజాం అభిసౌదాసాన్ సౌదాసాన్ భవేయం భవేయమిది ఇది సహ సహేతం ఏతమేకస్మాన్నపంచాశం ఏకస్మాన్నపంచాశమపశ్యత్ ఏకస్మాన్నపంచాశమిత్యేకస్మాద్ నపంచాశం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన ఏనాయుజత అయజతుత తతో వై వై సహ సోవిందత అవిందత ప్రజాం ప్రజామభి ప్రజామిది ప్రజాం అభిసౌదాసాన్ సౌదాసానభవత్ అభవద్యే ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏకస్మాన్నపంచాశం ఏకస్మాన్నపంచాశమాసతే ఏకస్మాన్నపంచాశమిత్యేకస్మాద్ నపంచాశం ఆసతే విందందే విందందే ప్రజాం ప్రజామభి ప్రజామిది ప్రజాం అభిభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవంతి భవంతి త్రయః త్రయస్త్రివృతః త్రివృతోమాః త్రివృత ఇది త్రివృతః అగ్నిష్టోమా భవంతి అగ్నిష్టోమాహిత్యగ్ని స్తోమాః భవంతి వజ్రస్య వజ్రస్యైవ ఏవ ముఖం ముఖపుంసం సగ్నిష్యంతి శ్యంతి దశ అశ పంచదశాః పంచదశా భవంతి పంచదశాది పంచాదశాః భవంతి పంచదశః పంచదశో వజ్ర పంచదశ ఇది పంచాదశ వజ్రో వజ్రం వజ్రమేవ ఏ భ్రాతృవ్యేభ్యః భ్రాతృవ్యేభ్యః ప్రహరంతి హరంతి షోడశిమత్ షోడశిమద్ దశమం షోడశిమదితి షోడశీమత్ దశమమహః అహర్భవతి భవతి వజ్రే వజ్ర ఏవ వీర్యం వీర్యం దధతి దధతి ద్వాదశ ద్వాదశ సప్తదశాః సప్తదశా భవంతి సప్తదశా ఇది సప్తదశాః భవంత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా ఇత్యవరుద్ధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవ తైః తైర్జాయంతే జాయంతే వృష్ట్యః వృష్ట్యః షడః షడహో భవతి షడః ఇది షడ్ అహః భవతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవః షట్ షట్ పృష్టాని పృష్టాని పృష్టైః పృష్టైరేవ ఏవర్తూన్ ఋతూనన్వారోహంది అన్వారోహంది ఋతుభిః అన్వారోహంతీద్యో ఆరోహంతి ఋతుభిస్ సంవత్సరం ఋతుభిర్ద్రుతోభి సంవత్సరం దే సంవత్సరమితి సంవత్సరం ఏ సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది ద్వాదశ ద్వాదశైక విపుంసా ఏక విపుంసా భవంతి ఏక విపుంసా ఇత్యేక విపుంసా భవంతి ప్రతిష్ఠిద్యి ప్రతిష్ఠిద్యా అథో ప్రతిష్ఠిద్యా ఇది ప్రతిష్ఠిద్యి అథో రుచం అథో ఇద్దథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే బహవ బహవ షోడశిన షోడశిలా భవంతి భవంతి విజిత్తి విజిద్యై షడ్ విజిద్యా ఇది విజిద్యై షడా అశ్వినాని అశ్వినాని భవంతి భవంతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంతి తిష్టంత్యూనాతిరిక్తా ఊనాతిరిక్తా వి ఊనాతిరిక్తా ఇత్యూనాతిరిక్తా వా ఏతా ఏతా రాత్రయ రాత్రయ ఊనా ఊనాస్తత్ తద్యదేకస్యై ఏకస్యైన పంచాశద్ పంచాశదతిరిక్తా అతిరిక్తాస్తద్ అతిరిక్తా ఇద్దతిరిక్తా తద్యద్భూయసీ భూయసీ అష్టాచత్వారింశద అష్టాచత్వారింశద ఊనాద్ అష్టాచత్వారింశద్యష్టాచత్వారింశద ఊనాచ్చ ఖలు ఖలు వై వా అతిరిక్తాత్ అతిరిక్తాచ్చ అతిరిక్తాదిద్యతిరిక్తాత్ చ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరది ప్రజాపతి ప్రాజాయత అజాయత ఏ ప్రజాకామా ప్రజాకామా పశురామా ప్రజాకామా ఇది ప్రజాకామా పశురామా స్యు పశురామా ఇది పశురకామా స్యుస్ నేతా ఏతాసీరన్ ఆసీరన్ ప్రైవ ఏ జాయంతే జాయంతే ప్రజయా ప్రజయా పశుభి ప్రజేది ప్రాజయా పశుభిర్వైరాజ పశుభిరితి పశుభి వైరాజో వై వా ఏష యజ్ఞ యజ్ఞోయత్ ఎదేకస్మాన్న పంచాశ ఏకస్మాన్న పంచాశో ఏకస్మాన్న పంచాశ ఇత్యేకస్మాత్ న పంచాశ ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశమాసతే ఏకస్మాన్న పంచాశమిత్యేకస్మాత్ న పంచాశం ఆసతే విరాజం విరాజమే విరాజమితి వీరాజం ఏ గచ్చంది గచ్చంతిన్నాదా అన్నాదా భవంతి అన్నాదా ఇత్యన్నాదా భవంతి రాత్రౌ అతిరాత్రమభిద అతిరాత్రమిత్యది రాత్రౌ అభితో భవత భవతోన్నాద్యస్య అన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య పరిగృహీత్యాది పరిగృహీత్యై సంవత్సరాయ దీక్షిష్యమాణా సంవత్సరాయేది సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షేరన్ ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షేరన్నేషా ఏషా వై వై సంవత్సరస్య సంవత్సరస్య పత్నీ సంవత్సరస్యేది సంవత్సరస్య పత్నీయత్కాష్టకా ఏకాష్టకైదస్యా ఏకాష్టకేద్యేకాష్టకా ఏదస్యాం వై వా ఏష ఏతాం ఏతాకుం రాత్రిం రాత్రిం వసతి వసతి సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ దేవ సంవత్సరం సంవత్సరమారభ్య సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే ఆరభ్యేత్యారభ్య దీక్షంతార్తం ఆర్తం వై వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యాభి సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షందే దీక్షందే ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షందే ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షందేంద్రనామానౌ అంతనామానా ఋతు అంతనామానా విత్యంతనామానౌ ఋతు భవద ఋతో యత్రిదు భవతో వ్యస్తం వ్యస్తం వై వ్యస్తమితి వీరస్తం వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యాభి సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షందే దీక్షందే ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షంతే ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షంతేంతనామానౌ అంతనామానా ఋతు అంతనామానా విత్యంతనామానౌ ఋతో భవత ఋతో యంత్రతో భవత ఫల్గుని పూర్ణమాసే ఫల్గుని పూర్ణమాసే దీక్షేరన్ ఫల్గుని పూర్ణమాసే ఫల్గుని పూర్ణమాసే దీక్షేరన్ముఖం ముఖం వై వా ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యేత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య యత్ఫల్గుని పూర్ణమాస ఫల్గుని పూర్ణమాసో ముఖత ఫల్గుని పూర్ణమాస ఇది ఫల్గుని పూర్ణమాస ముఖత ఏవ సంవత్సరం సంవత్సరమారభ్య సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే ఆరభ్యేత్యారభ్య దీక్షందే తస్యైకా ఏకైవ ఏవ నిర్యా నిర్యాయత్ నిర్యేతి నిహీయా యత్సామ్యేఘ్యే సాం మేఘ్యే విశూవాన్, సాం మేఘ్యేది సాం మేఘ్యే విశూవాన్ సంపద్యతే, విశూవానితి విశూవాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే, సంపద్యత ఇది సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరన్, చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే దీక్షేరన్ ముఖం, ముఖం వై వా ఏతత్, ఏతత్ సంవత్సరస్య, సంవత్సరస్యేత్, సంవత్సరస్యేతి సంవత్సరస్య యచ్చిత్రాపూర్ణమాస, చిత్రాపూర్ణమాసో ముఖద, చిత్రాపూర్ణమాసేది చిత్రాపూర్ణమాస ముఖద ఏవ సంవత్సరం, సంవత్సరమారభ్య, సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే, ఆరభ్యేత్యారభ్య దీక్షందే తస్య, తస్య న కా కాచన, చన నిర్యా, నిర్యా భవతి, నిర్యేతి నిహీయా భవతి చతురహే, చతురహే పురస్తాద్, చతురహ ఇది చతుర్హోహే పురస్తాద్ పౌర్ణమాస్యై, పౌర్ణమాస్యై దీక్షేరన్, పౌర్ణమాస్యా ఇది పౌర్ణమాస్యై దీక్షేరన్ తేషాం, ఏషామేకాష్టకాయాం, ఏకాష్టకాయాం క్రయః, ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం క్రయస్సం సంపద్యతే, పద్యతే తేన తేనేకాష్టకాం, ఏకాష్టకాన్న ఏకాష్టకామిత్యేకాష్టకాం నంబట్, ఛంబట్ కురువంతి, కురువంతి తేషాం, ఏషాం పూర్వపక్షే, పూర్వపక్షే సుత్యా, పూర్వపక్షేది పూర్వపక్షే సుత్యా సంపద్యతే, పద్యతే పూర్వపక్షం, పూర్వపక్షం మాసాః, పూర్వపక్షమిది పూర్వపక్షం మాసా అభి, అభిసం సంపద్యంతే, పద్యంతే తే తే పూర్వపక్షే, పూర్వపక్షౌద్ పూర్వపక్షేది పూర్వపక్షే ఉత్తిష్టంతి, తిష్టంతి తాన్, తానుత్తిష్ఠత, ఉత్తిష్ఠత ఓషధయ, ఉత్తిష్ఠత ఇత్యుదతిష్ఠత ఓషధయో వనస్పతయ, వనస్పతయోను అనోత్ ఉత్తిష్టంతి, తిష్టంతి తాన్, తాన్ కళ్యాణీ, కళ్యాణీ కీర్తి, కీర్తిరను అనోత్ ఉత్తిష్టతి, తిష్టత్యరాత్సు, అరాత్సు ఇమే, ఇమే యజమానా, యజమానా ఇతి, ఇతి తత్, తదను అనుసర్వే, సర్వే రాధ్నువంతి, రాధ్నువంతీతి రాధ్నువంతి స్వర్గం వై, స్వర్గమితి సువహాగం వా ఏతే, ఏతే లోకం, లోకం యంది, యంది ఏ సత్రం, సత్రముపయంతి, ఉపయంత్యభి, ఉపయంతేత్యుపాయంతి అభీంధతే, ఇంధతదేవ ఏవ దీక్షాభిః, దీక్షాభిరాత్మానం, ఆత్మానగ్రశ్రపయంతే, శ్రపయంత ఉపసద్భిః, ఉపసద్భిర్ద్వాభ్యాం, ఉపసద్భిరిత్యుపసతేభిః, ద్వాభ్యాం లోమ, లోమావ అపద్యంతి, జంతి ద్వాభ్యాం, ద్వాభ్యాం తుజం, తుజం ద్వాభ్యాం, ద్వాభ్యామసత్, అసద్వాభ్యాం, ద్వాభ్యాం మాగుంసం, మాగుంసం ద్వాభ్యాం, ద్వాభ్యామస్తి, అస్థి ద్వాభ్యాం, ద్వాభ్యాం మజ్జానం, మజ్జానమాత్మదక్షిణం, ఆత్మదక్షిణం వై, ఆత్మదక్షిణమిత్యాత్మాదక్షిణం వై సత్రం, సత్రమాత్మానం, ఆత్మానమేవ ఏవ దక్షిణాం, దక్షిణాం నీత్వా, నీత్వా సువర్గం, సువర్గం లోకం, సువర్గమితి సువహాగం లోకం యంది, యంది శిఖాం, శిఖామను అను ప్ర ప్రోపందే, ఉపందరుధ్యై రుధ్యా అథో, అథో రఘీయాగుంస, అథో ఇత్యథో రఘీయాగుంస సువర్గం, సువర్గం లోకం, సువర్గమితి సువహాగం లోకమయామ, అయామేతి ఇతీతీతి బ్రహ్మవాదినో వదంతి, బ్రహ్మవాదినే బ్రహ్మవాదిన అదంతి రాత్ర, అతిరాత్ర పరమ, అతిరాత్రిరాత్ర పరమయజ్ఞక్రతూణ, యజ్ఞక్రతూణ కస్మాత్, యజ్ఞక్రతూణమితి యజ్ఞక్రతూణ కస్మాత్ తమ్ ప్రథమం, ప్రథమముర ఉపయంతి, యంతేతి ఇత్యేతత్, ఏతద్వై వా అగ్నిష్టోమం, అగ్నిష్టోమం ప్రథమం, అగ్నిష్టోమమిత్యగ్నిస్తోమం ప్రథమముర ఉపయంతి, యంజథ అథోక్థ్యం, ఉక్థ్యమథ అథ షోడశినం, షోడశినమథ అథాతిరాత్రం, అతిరాత్రమనుపూర్వం, అతిరాత్రమిత్యతిరాత్రం అనుపూర్వమేవ, అనుపూర్వమిత్యనుపూర్వం ఏవైతత్, ఏతద్యజ్ఞక్రతూన్, యజ్ఞక్రతూనుపేత్య, యజ్ఞక్రతూనిది యజ్ఞక్రతూన్, ఉపేత్యతాన్, ఉపేత్యేత్యుపేత్య తానాలభ్య, ఆలభ్య పరిగృహ్య, ఆలభ్యేత్యాలభ్య పరిగృహ్య సోమం, పరిగృహ్యేతి పరిగృహ్య సోమమేవ ఏవైతత్, ఏతత్పిబంధ, పిబంధ ఆసతే, ఆసతే జ్యోతిష్టోమం, జ్యోతిష్టోమం ప్రథమం, జ్యోతిష్టోమమితి జ్యోతిస్తోమం ఉపయంతే, యంతి జ్యోతిష్టోమ, జ్యోతిష్టోమో వై జ్యోతిష్టోమతి జ్యోతిస్తోమ వై స్తోమానా, సోమానా ముఖం, ముఖం ముఖద, ముఖద ఏ స్తోమాన్, స్తోమాన్ ప్రయుంజతే, యుంజతే తే ఏ సర్గస్తుదా, సర్గస్తుదా విరాజం, సర్గస్తుదా ఇది సంస్తుతా విరాజమభి, విరాజమిజివీరాజం అభిసం సంపద్యంతే పద్యంతే ద్వే ద్వే చ ద్వే ఇది ద్వే చర్చౌ రిచావతి అతిరిచ్యేతే విచ్యేతే ఏకయా విచ్యేతే ఇది విచ్యేతే ఏకయా గౌ గౌరతిరిక్తః అతిరిక్త ఏకయా అతిరిక్త ఇద్యతిరిక్తః ఏకయాయు ఆయురుణ ఊణస్ సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో జ్యోతి జ్యోతిరూర్గ్ ఓర్గ్విరాట్ విరాట్ సువర్గం విరాట్ విరాట్ సువర్గమే సువర్గమితి సువహాగం ఏవతేన తేన లోకం లోకంజంది ఎంది రథంతరం రథంతరం దివా రథంతరమితి రథంతరం దివా భవతి భవతి రథంతరం రథంతరం నక్తం రథంతరమితి రథంతరం నక్తమితి ఇత్యాహుః ఆహుర్బ్రహ్మవాదినః బ్రహ్మవాదినః కేన బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః కేన తదజామి అజామీతి ఇది సౌభరం సౌభరం తృతీయసవనే తృతీయసవనే బ్రహ్మసామం తృతీయసవన ఇది తృతీయసవనే బ్రహ్మసామం బృహద్ బ్రహ్మసామమితి బ్రహ్మసామం బృహత్తత్ తన్మధ్యర మధ్యతో దధతి దధతి విధృత్యై విధృత్యై తేన విధృత్యా విధృత్యై తేనాజామి అజామీత్యజామి జ్యోతిష్వం ప్రథమం జ్యోతిష్మమితి జ్యోతి సోమం ప్రథమం ఉపయంతి ఇంతస్మిన్నస్మిన్నేవ ఏవతేన తేన లోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది గోష్టోమం గోష్టోమం ద్వితీయం గోష్టోమమితి గో సోమం ద్వితీయముప ఉపయంతి ఇంత్యంతరిక్షే అంతరిక్షదేవ ఏవతేన తేన ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యాయుష్టోమం ఆయుష్టోమం తృతీయం ఆయుష్టోమమిత్యాయుః సోమం తృతీయముప ఉపయంతి ఇంత్యముష్మిన్ అముష్మిన్నేవ ఏవతేన తేన లోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టందీయం ఇయం వావ జ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయుః ఆయుర్యత్ యదేతాన్ ఏతాన్ సోమాన్ సోమానుపజంతి ఉపయంత్యేషు ఉపయంతేత్యుపాయంతి ఏష్వేవ ఏవతత్ తల్లోకేషు లోకేషు సత్రిణః సత్రిణః ప్రతిష్టంతః ప్రతిష్టంతోయంతి ప్రతిష్టంత ఇది ప్రతిష్టంతః ఎంతి తే సర్గస్తుతాః సర్గస్తుతా విరాజం సర్గస్తుతా ఇది సంస్తుతాః విరాజమభి విరాజమితి విరాజం అభి సం సంపద్యంతే పద్యంతే ద్వే ద్వే చ ద్వే ఇది ద్వే చర్చౌ రిచావతి అతిరిచ్యేతే రిచ్యేతే ఏకయా రిచ్యేతే ఇది రిచ్యేతే ఏకయా గౌః గౌరతిరిక్తః అతిరిక్త ఏకయా అతిరిక్త ఇత్యతిరిక్తః ఏకయాయుః ఆయురుణ ఊణస్ సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో జ్యోతి జ్యోతిరోర్గ్ ఓర్గ్విరాట్ విరాడూర్జం విరాడితి విరాట్ ఊర్జమేవ ఏవావ అవరుంధతే రుంధతే తే తేన నక్షుధా క్షుధార్తి ఆర్తిమా ఆర్చంది రక్షంత్యక్షోధుకా అక్షోధుకా భవంది భవంది క్షుత్సంబాధా క్షుత్సంబాధాయివ క్షుత్సంబాధా ఇది క్షుత్ సంబాధా ఇవ హి సత్రిణ సత్రిణో అగ్నిష్టోమౌ అగ్నిష్టోమాభిద అగ్నిష్టోమా విద్యగ్ని స్తోమౌ అభిద ప్రథీ ప్రథీతౌ ప్రథీ ఇది ప్రాథీ తా ముక్త్యాహ ముక్త్యా మధ్యే మధ్యేనభ్యం నభ్యం తత్ తత్తద్ తదేతత్ ఏతత్ పర్యత్ పర్యద్దేవ చక్రం పర్యదితి పరీయత్ దేవచక్రం యత్ దేవచక్రమితి దేవచక్రం యతేన ఏదేన షడహేన షడహేన యంతి షడహేనేతి షడ్ అహేన యంతి దేవచక్రం దేవచక్రమేవ దేవచక్రమితి దేవచక్రం ఏవ సమారోహంది సమారోహంది రిష్ట్యై సమారోహందేతి సమ్ ఆరోహంది అరిష్ట్యైతే తే స్వస్తి స్వస్తి సమ్ సమశ్నుమతే అశ్నుమతే షడహేన షడహేన యంతి షడహేనేతి షడ్ అహేన ఎంత షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యుభయతో జ్యోతిష ఉభయతో జ్యోతిషాయంతి ఉభయతో జ్యోతిషేభయత జ్యోతిషంత్యుభయత ఉభయత ఏవ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతిష్టంత ప్రతిష్టంతోయంతి ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత ఎంది ద్వౌ ద్వౌ షడహౌ షడహౌ భవతః షడహ విది షడ్ అహౌ భవతస్తాని తాని ద్వాదశ ద్వాదశాహాని అహాని సమ్ సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశో వై వై పురుష పురుషో ద్వే ద్వే సఖ్యౌ ద్వే ఇది ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ బాహూ బాహూ ఆత్మా బాహూ ఇది బాహూ ఆత్మా చ శిర శిరశ్చ చ చత్వారి చత్వారి అంగాని అంగాని స్తనౌ ద్వాదశౌ తత్పురుషం పురుషమను అను పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయ పర్యావర్తంతే ఇది పరి ఆవర్తంతే త్రయ షడహాభవంతి షడహాది తాని తాన్యష్టాదశ అష్టాదశాహాని అష్టాదశేద్యష్టాదశ అహాని సంవద్యందే పద్యందే నవ నవాన్యాని అన్యాని నవ నవాన్యాని అన్యాని నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణాస్తత్ ప్రాణాది ప్రాణా తత్ప్రాణాన్ ప్రాణానను ప్రాణానిది ప్రాణాన్ అను పర్యావర్తందే పర్యావర్తందే చత్వార పర్యావర్తంత ఇది పరి ఆవర్తందే చత్వార షడహాభవంతి షడహాది షడహాభవంతి తాని తాని చతుర్వింశతి చతుర్వింశతిరహాని చతుర్వింశతిరితి చతుర్వింశతి అహాని సంపద్యందే పద్యందే చతుర్వింశతి చతుర్వింశతిర్ధమాసా చతుర్వింశతిరితి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సరస్తత్ సంవత్సర ఇది సంవత్సర తత్సంవత్సరం సంవత్సరమను సంవత్సరమిది సంవత్సరం అను పర్యావర్తందే పర్యావర్తందే ప్రతిష్ఠిత పర్యావర్తంత ఇది పరి ఆవర్తందే అప్రతిష్ఠిత సంవత్సర అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత సంవత్సర ఇది సంవత్సర ఇది సంవత్సర ఇది ఖలు ఖలు వై వా ఆహో ఆహుర్వర్షీయాన్ వర్షీయాన్ ప్రతిష్టాయాః ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయాః ఇత్యేతావత్ ఏతావద్వై వై సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం సంవత్సరస్యేతి సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ యావన్మాస మాసో మాసి మాసి మాసి మాసేవ మాసి మాసీతి మాసి మాసి ఏ ప్రతిష్టంత ప్రతిష్టంతో యందే ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత యంతేతి యందే మేషస్వాహ వా పచతై పచతైరవదు అవతు లోహితగ్రీవ లోహితగ్రీవశ్చాడై లోహితగ్రీవ ఇది లోహితగ్రీవ ఛాడై షల్మలి షల్మలిర్వృద్ధ్యా వృద్ధ్యా వర్ణ వర్ణో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్ష ప్లక్షో మేధేన మేధేనన్యగ్రోధ న్యగ్రోధశ్చమసై చమసైరుదుంబర ఉదుంబర ఊర్జా ఊర్జా గాయత్రీ గాయత్రీ ఛందోభి ఛందోభిస్త్రివృత్ ఛందోభిరితి ఛందాభి త్రివృత్ స్తోమై త్రివృతి త్రివృత్ స్తోమైరవందే అవందే స్థ స్థావందే అవందే స్వా త్వావంతు అవంతు ప్రియం ప్రియం ద్వా ప్రియాణ ప్రియాణం వరిశిష్టం వరిశిష్టమాప్యానా ఆప్యానాం నిధీనా నిధీనాం త్వా నిధీనామితి నిధీనా త్వా నిధిపతి నిధిపతిం హవామహే నిధిపతిమితి నిధిపతి హవామహే వసో వసో మమ వసో ఇది వసో మమేతి మమ కూప్యాభ్య స్వాహా స్వాహా కూల్యాభ్య కూల్యాభ్య స్వాహా స్వాహా వికర్యాభ్య వికర్యాభ్య స్వాహా వికర్యాభ్యేతి వికర్యాభ్య స్వాహా వృట్యాభ్య అవట్యాభ్య స్వాహా స్వాహా ఖన్యాభ్య ఖన్యాభ్య స్వాహా స్వాహా హ్రద్యాభ్య హ్రద్యాభ్య స్వాహా స్వాహా సూద్యాభ్య సూద్యాభ్య స్వాహా స్వాహా సరస్యాభ్య సరస్యాభ్య స్వాహా స్వాహా వైషందేభ్య వైషందేభ్య స్వాహా స్వాహా పల్వల్యాభ్య పల్వల్యాభ్య స్వాహా స్వాహా వర్ష్యాభ్య వర్ష్యాభ్య స్వాహా స్వాహా వర్ష్యాభ్య అవర్ష్యాభ్య స్వాహా స్వాహా హ్రాదునీభ్య హ్రాదునీభ్య స్వాహా హ్రాదునీభ్యేది హ్రాదునీభ్య స్వాహా పుష్వాభ్య పుష్వాభ్య స్వాహా స్వాహా సందమానాభ్య సందమానాభ్య స్వాహా స్వాహా స్థావరాభ్య స్థావరాభ్య స్వాహా స్వాహా నాదేయీభ్య నాదేయీభ్య స్వాహా స్వాహా సైంధవేభ్య సైంధవేభ్య స్వాహా స్వాహా సముద్రయాభ్య సముద్రయాభ్య స్వాహా స్వాహా సర్వాభ్య సర్వాభ్య స్వాహా స్వాహేతి స్వాహా అభ్య స్వాహా అభ్యయ్య స్వాహా వహందేభ్య వహందేభ్య స్వాహా స్వాహా పరివహందేభ్య పరివహందేభ్య స్వాహా పరివహందేభ్యేది పరివహందేభ్య స్వాహా సమందం సమందం వహందేభ్య సమందమిది సమందం వహందేభ్య స్వాహా స్వాహా శీఘ్రం శీఘ్రం వహందేభ్య వహందేభ్య స్వాహా స్వాహా శీభం శీభం వహందేభ్య వహందేభ్య స్వాహా స్వాహోగ్రం ఉగ్రం వహందేభ్య వహందేభ్య స్వాహా స్వాహా భీమం భీమం వహందేభ్య వహందేభ్య స్వాహా స్వాహాంభోభ్య అంభోభ్య స్వాహా అంభోభ్యైత్యంభాభ్య స్వాహానుభోభ్య నభోభ్య స్వాహ నభోభ్యర్నభాభ్య స్వాహ మహోభ్య మహోభ్య స్వాహ మహోభ్యేతి మహాభ్య స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ యో అర్వందం అర్వందం జిఘాగుంసతి జిఘాగుంసతి తమభి అభ్యమీతి అమీతి వరుణ వరుణ ఇది వరుణ పరోమర్త మర్త పర పరశ్వా శ్వేతి శ్వా అహం చత్వం త్వం చ వృత్రహన్ వృత్రహాన్ సమ్ వృత్రహన్నితి వృత్రహన్ సమ్ బభూవ బభూవ సనిభ్య సనిభ్య సనిభ్యై సనిభ్య ఏత్యా అరాతీవాచిత్ చిదద్రివ అద్రివోను అద్రివైత్యద్రీవ అను నౌ నౌ శూర శూరమగుంసతై మగుంసతై భద్రా భద్రా ఇంద్రస్య ఇంద్రస్య రాతయ రాతయ ఇతి రాతయ అభిక్రత్వా క్రతేంద్ర ఇంద్రభూ భూరథ అథ జ్వన్ జ్వన్న నతే తే వివ్యగ వివ్యం మహిమానం మహిమానగం రజాగుంసి రజాగుంసీతి రజాగుంసి స్వేనాహి హి వృత్రం వృత్రగం శవసా శవసా జగంథ జగంథన శత్రు శత్రువంతం అంతం వివిదత్ వివిదద్యుధా విధాతే తరితే నమో రాజ్ఞే రాజ్ఞే నమః నమో వరుణాయ వరుణాయ నమః నమోశ్వాయ అశ్వాయ నమః నమః ప్రజాపతయే ప్రజాపతయే నమః ప్రజాపతయేతి ప్రజాపతయే నమోధిపతయే అధిపతయేధిపతిః అధిపతయైత్యధిపతయే అధిపతిరసి అధిపతిరిత్యధిపతిః అస్యధిపతిం అధిపతిం మా అధిపతిమిత్యధిపతిం మా కురు కురువధిపతిః అధిపతిరహం అధిపతిరిత్యధిపతిః అహం ప్రజానాం ప్రజానాం భూయాసం ప్రజానామితి ప్రజానాం భూయాసం మాం మాం ధేహి ధేహి మయి మయి ధేహి ధేహ్యుపాకృతాయ ఉపాకృతాయ స్వాహ ఉపాకృతాయేత్యుపాకృతాయ స్వాహాలబ్ధాయ ఆలబ్ధాయ స్వాహ ఆలబ్ధాయేత్యాలబ్ధాయ స్వాహ హృదాయ హృదాయ స్వాహ స్వాహేతి స్వాహ మయోభూర్వాత మయోభూరితి మయ భూ వాతో అభి అభివాతు వాతూస్రా ఉస్రా ఊర్జస్వదీ ఊర్జస్వదీరోషధీ ఓషధీరా ఆరిషందాం రిషందామితి రిషందాం పీవస్వదే జీవధన్యా జీవధన్యా పిబందు జీవధన్యా ఇది జీవాధన్యా పిబందు అవసాయ అవసాయ పద్వదే పద్వదే రుద్ర పద్వత ఇది పదవతే రుద్రమృడ మృడేతి మృడ యా సరూపా సరూపా విరూపా సరూపా ఇది సారూపా విరూపా ఏకరూపా విరూపా ఇది విరూపా ఏకరూపాయాసాం ఏకరూపా ఇత్యేకరూపా యాసామగ్ని అగ్నిరిష్ట్యా ఇష్ట్యా నామాని నామాని వేద వేదేతి వేద యా అంగిరస అంగిరసస్తపస తపసేహ ఇహ చక్రు చక్రుస్తాభ్య తాభ్య పర్జన్య పర్జన్యమహి మహి శర్మ శర్మ యచ్చ యచ్చేది యచ్చ యా దేవేషు దేవేషు తనువం తనువమైరయంత ఐరయంత యాసాం యాసాగుం సోమ సోమో విశ్వా విశ్వారూపాణి రూపాణి వేద వేదేతి వేద తా అస్మభ్యం అస్మభ్యం వయసా అస్మభ్యమిత్యస్మాభ్యం వయసా పిన్వమానా పిన్వమానా ప్రజాపతీ ప్రజాపతిరింద్ర ప్రజాపతిరితి ప్రజాపతి ఇంద్రగోష్ఠే గోష్ఠేరి ఓష్ఠేది గోష్ఠే రిలీహీతి రిలీహి ప్రజాపతిర్మహ్యం ప్రజాపతిరితి ప్రజాపతి మహ్యమేతా ఏతారరాణ రరాణో విశ్వై విశ్వైర్దేవై దేవై పితృభి పితృభిస్ సంవిధాన పితృభిరితి పితృభి సంవిధాన ఇది సంవిధాన శివాసతీ సతీరుప ఉపన మమ గోష్ఠం గోష్ఠమా గోష్ఠమితి గోస్థం ఆక అకస్తాసాం తాసాం వయమ్ అయమ్ ప్రజయా ప్రజయాసం ప్రజేతి ప్రజయా సగుం సదేమ సదేమేతి సదేమ ఇహ ధృతి ధృతి స్వాహ స్వాహేహ ఇహ విధృతి విధృతి స్వాహ విధృతిధృతి స్వాహేహ ఇహ రంది రంది స్వాహ స్వాహేహ ఇహ రమతి రమతి స్వాహ స్వాహ మహీ మహీము ఊషు సుసూత్రమాణం సూత్రమాణమితి సూత్రమాణం తిగ్రస్విత్ సిదాసీత్ ఆసీత్ పూర్వజిత్తి పూర్వజిత్తి కిం పూర్వజిత్తిరితి పూర్వాజిత్తి కిగ్గస్విత్ సిదాసీత్ ఆసీత్ బృహద్ బృహద్వయ వయ ఇది వయ కిగ్గస్విత్ సిదాసీత్ ఆసీత్ విషంగిలా విషంగిలా కిం కిగ్గస్విత్ సిదాసీత్ ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలేది పిలిప్పిలా యౌరాసీత్ ఆసీత్ పూర్వజిత్తి పూర్వజిత్తిరశ్వ పూర్వజిత్తిరితి పూర్వాజిత్తి అశ్వ ఆసీత్ ఆసీత్ బృహద్ బృహద్వయ వయ ఇది వయ రాత్రిరాసీత్ ఆసీత్ విషంగిలా ఇషంగిలాభి అవిరాసీత్ ఆసీత్ విలిప్లా విలిప్లేది విలిప్లా తస్విత్ శ్రిదేకాకీ ఏకాకీ చరతి చరతి కహ కవు ఉస్విత్ స్విజ్జాయతే జాయతే పునః పునరితి పునః కిగ్గస్విత్ సిద్ధిమస్య హిమస్య భేషజం భేషజం కిం కిగ్గస్విత్ స్విదావపనం ఆవపనం మహద్ ఆవపనమిత్యావపనం మహదితి మహద్ సూర్య ఏకాకీ ఏకాకీ చరతి చరతి చంద్రమాహ చంద్రమా జాయతే జాయతే పునః పునరితి పునః అగ్నిర్హిమస్య హిమస్య భేషజం భేషజం భూమి భూమిరావపనం ఆవపనం మహద్ ఆవపనమిత్యావపనం మహదితి మహద్ పృచ్ఛామిత్వా త్వాపరం పరమందం అందం పృథివ్యా పృథివ్యా పృచ్ఛామి పృచ్ఛామిత్వా త్వా భువనస్య భువనస్య నాభిం నాభిమిది నాభిం పృచ్ఛామిత్వా త్వా వృష్ణః వృష్ణో అశ్వస్య అశ్వస్య వేదః వేదః పృచ్ఛామి పృచ్ఛామి వాచః వాచః పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ వేదిమాహుః ఆహుః పరమ్ పరమందం అందం పృథివ్యాః పృథివ్యా యజ్ఞం యజ్ఞమాహుః ఆహుర్భువనస్య భువనస్య నాభిం నాభిమిది నాభిం సోమమాహుః ఆహుర్వృష్ణః వృష్ణో అశ్వస్య అశ్వస్య వేదః వేదో బ్రహ్మ బ్రహ్మైవ ఏవ వాచః వాచః పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మానయతి నయతి కః కశ్చన చనేతి జన సస్యశ్వకః అశ్వక ఇత్యశ్వకః సుభగే కాంపీలవాసిని సుభగ ఇది సుభగే కాంపీలవాసిని సువర్గే కాంపీలవాసినీతి కాంపీలవాసిని సువర్గే లోకే సువర్గ ఇది సుభాగే లోకే సం సమ్ర రోర్ణ్వాసాం ఊర్ణ్వాసామిత్యూర్ణ్వాసాం ఆహం అహమజాని అజాని గర్భథం గర్భథమా గర్భథమిది గర్భాథం ఆ త్వం త్వమజాసి అజాసి గర్భథం గర్భథమిది గర్భాథం తౌ సహ సహ చతుర చతుర పద పదస్సం సంప్ర ప్రసారయావహి సారయావహా ఇది సారయావహై వృషావాం వాగుం రేతోధాః రేతోధా రేత రేతోధా ఇతి రేతహాధాః రేతో దధాతు దధాతూత్ ఉత్సఖ్యోః సఖ్యోర్ఘృతం ఘృతం ధేహి ధేహ్యంజిం అంజిముదంజిం ఉదంజిమను ఉదంజిమిత్యుదంజిం అన్వజ అజేత్తిజ యస్త్రీణాం స్త్రీణాం జీవభోజనః జీవభోజనోయః జీవభోజన ఇది జీవభోజన యాసాం ఆసాం విలధావన విలధావన ఇది విలధావన ప్రియస్త్రీణాం స్త్రీణామవీచ్య అవీచ్యైద్యవీచ్య యాసాం ఆసాం కృష్ణే కృష్ణే లక్ష్మణి లక్ష్మణి సర్దిగృతిం సర్దిగృతిం పరావధీత్ పరావధీరిది పరావధీత్ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి యభగిక కశ్చన చనేది జన సదస్యశ్వక అశ్వక ఇత్యశ్వక ఊర్ధ్వామేనా ఏనాముత్ ఉచ్ఛ్రయతాద్ శ్రయతాద్ వేణుభారం వేణుభారం గిరౌ వేణుభారమిది వేణుభారం గిరావివ ఇవేతీవ అథాస్యాః అస్యా మధ్యం మధ్యమేధదా ఏధదాగుం శీతే శీతే వాతే వాతే పునన్ పునన్నివ ఇవేతీవ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేది జన సస్యశ్వక అశ్వక ఇత్యశ్వక యద్ధరిణి హరిణీయవం యవమద్ది అద్దిన న పుష్టం పుష్టం పశు పశుమన్యతే మన్యత ఇది మన్యతే శూద్రాయత్ యదర్యజారా అర్యజారాన అర్యజారేద్యర్యాజారా న పోషాయ ఓషాయ ధనాయతి ధనాయతీతి ధనాయతి అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేతి జన సస్యశ్వక అశ్వక ఇత్యశ్వక ఇయంజక యకా శకుంతికా శకుంతికాహలం ఆహలమితి ఆహలమిత్యాహలం ఇది సర్పతి సర్పతి సర్పతి ఆహలం గభే ఆహతమిత్యాహలం గభే వసః పశోని నిజల్గులీతి జల్గులీతి ధాణిక ధాణికేది ధాణిక అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేది జన సస్యశ్వక అశ్వక ఇత్యశ్వక మాతా చ చతే తే పితా పితా చ చతే ఏగ్రం అగ్రం వృక్షస్య వృక్షస్య రోహద రోహద ఇది రోహద ప్రసులామి సులామీతి ఇది తే తే పితా పితా గభే గభే ముష్టిం ముష్టిమదగంసేద్ అతగంసయదిత్యతగంసేద్ అధిక్రావణ్ణో అకారిషం అధిక్రావణ్ణ ఇది విధిక్రావణ్ణ అకారిషం జిష్ణో జిష్ణోశ్వస్య అశ్వస్య పాదిన వాజునైతి వాజున సురభిన నోముఖా ముఖాకరత్ కరదిత్ర ప్రణ నా ఆయోగుంషి ఆయోగుంషి తారిషత్ తారిషదితి తారిషత్ ఆపోహి హిష్ఠ స్థామయోభువ అయోభువస్తా అయోభువ ఇది మయభువ తాన నవూర్జే ఊర్జే దాదన దాదనేతి దాదన మహేరణాయ ప్రణాయ చక్షసే చక్షసేతి చక్షసే యోగ శివతమ శివతమోరస శివతమైతి శివాతమ రసస్తస్య తస్య భాజయత భాజయతేహ ఇహన నైతి నహ ఉషతీరివ ఇవ మాతర మాతర ఇది మాతర తస్మారం అరంగమామ గమామవః ఓయస్య యస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథా చ చనః నైతి నః భూర్భువః భువః సువః సువర్వసవః వసవస్త్వా త్వాంజంతు యంజంతు గాయత్రేణ ఆయత్రేణ ఛందసా ఛందసా రుద్రాః రుద్రాస్త్వా త్వాంజంతు యంజంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వాంజంతు యంజంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసా యత్ యద్వాతః వాతో అపః అపో అగమద్ అగమదింద్రస్య ఇంద్రస్య తనువం తనువం ప్రియాం ప్రియామిది ప్రియా ఏతద్యస్తోతః స్తోతరేతేన ఏతేన రథా రథా పునః పునరశ్వం అశ్వమా ఆవర్తయాసి వర్తయాసి నః నైతి నః షాచీ యశః యశో మమ మమ ఇతి మమ యవ్యాయీ యవ్యాయీ గవ్యాయా ఏద ఏదద్దేవాః దేవాన్నం అన్నమత్త అత్తైతత్ ఏదన్నం అన్నమద్ధి అంధి ప్రజాపతే ప్రజాపత ఇది ప్రజాపతే యుంజంతి బ్రధ్నం బ్రధ్నమరుషం అరుషం చరంతం చరంతం పరి పరి తస్థుష తస్థుష ఇది తస్థుష రోచంతే రోచన రోచనా దివి దివీతి దివి యుంజంత్య అస్య కామ్యా కామ్యా హరీ హరీ వివక్షస హరీ ఇది హరీ వివక్షసారథే విపక్షసే దివీపక్షస రథ ఇది రథే శ్రోణాధృష్ణో ధృష్ణో నిర్వాహస ధృష్ణో ఇది ధృష్ణో నిర్వాహసేతి నిర్వాహస కేతు కృణ్వన్ కృణ్వన్న కేతవే అకేతవే పేష పేషో మర్యా మర్యాపేషసే అపేషస ఇత్యపేషసే సముషద్భి ఉషద్భిరజాయథా ఉషద్భిరిత్యుషద్భి అజాయథా ఇత్యజాయథా ప్రాణాయ స్వాహ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహ వ్యానాయ వ్యానాయ స్వాహ వ్యానాయేతి వీనాయ స్వాహ పానాయ అపానాయ స్వాహ అపానాయేత్యపానాయ స్వాహ స్నావభ్య స్నావభ్య స్వాహ స్నావభ్యేతి స్నావాభ్య స్వాహ సంతానేభ్య సంతానేభ్య స్వాహ సంతానేభ్యేతి సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య పరిసంతానేభ్య స్వాహ పరిసంతానేభ్యేతి పరిసంతానేభ్య స్వాహ పర్వభ్య పర్వభ్య స్వాహ పర్వభ్యేతి పర్వాభ్య స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ సంధానేభ్యేతి సంధానేభ్య స్వాహ శరీరేభ్య శరీరేభ్య స్వాహ స్వాహ యజ్ఞాయ యజ్ఞాయ స్వాహ స్వాహ దక్షిణాభ్య దక్షిణాభ్య స్వాహ స్వాహ స్వర్గాయ స్వర్గాయ స్వాహ స్వర్గాయేతి స్వభాగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ సితాయ స్వాహ స్వాహ సితాయ అసితాయ స్వాహ స్వాహ అభిహితాయ అభిహితాయ స్వాహ అభిహితాయేద్యభిహితాయ స్వాహ అనభిహితాయ అనభిహితాయ స్వాహ అనభిహితాయేద్యనభిహితాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ స్వాహయుక్తాయ అయుక్తాయ స్వాహ స్వాహ సుయుక్తాయ సుయుక్తాయ స్వాహ సుయుక్తాయేతి సోయుక్తాయ స్వాహోద్యుక్తాయ ఉద్యుక్తాయ స్వాహ ఉద్యుక్తాయేద్యుదయుక్తాయ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహ విముక్తాయేతి విముక్తాయ స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ ప్రముక్తాయేతి ప్రముక్తాయ స్వాహ వంజరే వంజరే స్వాహ స్వాహ పరివంజరే పరివంజరే స్వాహ పరివంజరేతి పరివంజరే స్వాహ సంవంజరే సంవంజరే స్వాహ సంవంజరేతి సంవంజరే స్వాహ అనువంజరే అనువంజరే స్వాహ అనువంజరేత్యనువంజరే స్వాహోద్వంజరే ఉద్వంజరే స్వాహ ఉద్వంజరేత్యుదవంజరే స్వాహ యతే యతే స్వాహ స్వాహ ధావతే ధావతే స్వాహ స్వాహ తిష్టతే తిష్టతే స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ. సప్తమకాండే చతుర్థః ప్రశ్నః సమాప్తః.